ఇంటికో ఒక్కరు, ఎప్పుడో ఎక్కడో పుడతారు. మన జాతి పిత దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు, శాంతిని నేతగా నిలిపాడు. శాంతిదూత మన శాంతిదూత నిలపాలి నవ యువత యువనేత. దుఃఖలు మాడే గుండెల్లో, నిప్పులు వెలగని గుడిసెల్లో రాజను జ్యోతిగా నిలపాలి నవ యువత యువనేత. ఈ యువతకు తాత గాంధీజీ మీలో మిగిలాడు, ఈ నవతకు నేత నేతాజీ మీలో రగిలాడు. అందరూ మీలో ఉన్నారు. దేశానికి మీరే సారథులు, దేశానికి మీరే సారథులు. అది మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు.